జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ పరమ భాగవతులారా. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో రాముని గుణగణాలను వాల్మీకి మహర్షి తెలియచేస్తూ ఉన్నారు. దాంట్లో ఆయన అస్త్ర విద్య అభ్యాసము మధ్య మధ్యలో పెద్దలతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పారు. వాళ్ళు సజ్జనులు, వారిలో మూడు రకాలు చెప్పారు. శీలవృద్ధులు అంటే సదాచార సంపన్నులు అని, జ్ఞానవృద్ధులు అనంటే మోక్ష మార్గమును తెలియచేసే వేదాంత రహస్యాలను చెప్పేవారని, అలాగే వయోవృద్ధులు అనంటే కుల ఆగతమైన అంటే కులం ఆయా కులాలలో తెలియచేసేటటువంటివి సంప్రదాయ విశేషాలని వారు తెలియచేస్తారని. మూడు, సదాచారము అలాగే జ్ఞానము, వేదాంత జ్ఞానము, సంప్రదాయ విశేషాలు ఇవి చెప్పుకున్నాం. సజ్జనైరితి సామాన్య ఉక్త్యా గ్రామకులాది తారతమ్యం నతేన ఆదృతమితి ఉచ్యతే. సజ్జనులు అని ఒక మాట చెప్పారు వీళ్ళు. శీలవృద్ధులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు కూడా సజ్జనులు, మంచివారు అని చెప్పారు. కనుక వారి కులము కానీ లేక వారి ఊరు కానీ అది పరిగణనలోకి తీసుకునేవాడు కాదు అంటున్నారు. అంటే కులాన్ని బట్టి ఏ కులం వారి దగ్గర నుంచి ఇదే తెలుసుకోవాలి అనేటటువంటి నియమం ఏమి లేదు. అలాగే వీళ్ళు మా ఊరు వాళ్ళు కాదు, మా వాళ్ళు కాదు అని అనటమూ లేదు. అలా కొందరు ప్రదేశాన్ని బట్టి మావాడు అంటుంటారు, అలాగే కులాన్ని బట్టి మావాడు అంటుంటారు. అవి రెండూ కూడా గ్రహించక కేవలము వారి దగ్గర ఉన్న విషయాన్ని మాత్రమే గ్రహించుతూ వారితో సంభాషణలు జరిపేవాడు రాముడు అని చెప్తూ ఉన్నారు. మరి దీనిని బట్టి చూడండి, రాముని యొక్క గుణములు ఇంకెక్కడెక్కడో ఎవరెవరో తపస్సులు చేస్తూ ఉంటే వారిని దండించాడు రాముడు అని చెబుతూ ఉంటారు. అవన్నీ కూడా అభూత కల్పనలు. కనుక ఎక్కడ కూడా కులానికి కానీ ప్రదేశానికి కూడా, ఇప్పుడు అదేదో వారిది అయోధ్య అటు ఉత్తర దేశం ఆర్యావర్తం అంటూ, అలాగే ఇటు దక్షిణ దేశం ఇదేదో దక్షిణాపథము అనార్యులు అని అంటూ చెబుతూ ఉంటారు. అట్లాంటివి ఏమీ లేవు. వాల్మీకి దాదాపుగా ఇటువాడే మరి. అయినా కూడా వాల్మీకి మహర్షి మరి అలాంటి తేడాలు ఉంటే ఆయన చెప్పేవాడే. అటువంటివి ఏమీ లేవు. ఈ తర్వాత తర్వాత ఎవరెవరో వారి వారి ఊహలు, వారి వారి ఆలోచనలు, వారి వారి రాగద్వేషాలు అలా ప్రవేశపెట్టి ఇంకా కొన్ని కథలు సృష్టించి వదిలేశారు మన మీదకి. అలాంటి వాటిని వేటిని కూడా నమ్మకూడదు. అది ఉత్తర రామాయణమైనా పూర్వ రామాయణమైనా ఏదైనా సరే, ఎందుకనంటే మనకి ఏది పరిశుద్ధంగా లభ్యం అయ్యే స్థితిలో మన వాళ్ళు ఉంచలేదు ఎవరు కూడా. ఇటువంటి స్థితిలో నుంచి మరి మనం ఏరుకోవటం అనంటే చాలా కష్టమిది. ఈ మార్గమే కష్టం అసలు. అలాంటి దాంట్లో ఇలాంటివి ఏరుకోవలసి వచ్చేటటువంటి స్థితి కూడా ఈనాడు ఉన్నది, బాగా ఉన్నది ఈనాడు. కనుక అలాంటివి ఎక్కడ వచ్చినా సరే మనము వాటిని ఎక్కడైనా కులాన్ని బట్టి కానీ ప్రదేశాన్ని బట్టి కానీ దేశ కాల వస్తు విభాగాలతో తేడాలతో ఎక్కువ తక్కువలు సృష్టించేటటువంటి వాటిని వేటిని కూడా మనము గ్రహించకూడదు అని తెలుసుకోవాలి. ఇది మనకి ఇలా తెలియచేస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షిది చెప్పినటువంటిది గోవిందరాజు వ్యాఖ్యానము. ఆయన తిరుపతి వాడు, మరి ఈ ప్రాంతం వాడే. కనుక ఇలా మనం తెలుసుకోవాలి అనేది గ్రహించుదాం. తృతీయ తేషాం అప్రధానత్వ అవగమాత్ స్వయమేవ తేషాం అర్థ విశేషం దర్శయతీతి సూచితం. అయితే ఇక్కడ తృతీయ విభక్తులు చెప్పారు, శీలవృద్ధై, జ్ఞానవృద్ధై, వయోవృద్ధై, సజ్జనై అంటూ. దీని ద్వారా చెప్పటం వల్ల ఏమైందయానంటే వారికి అప్రధానత్వము అంటే వారికి కూడా ఈయనే తెలిపేవాడు అనేది తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. పెద్దలు, పెద్దలకి కూడా అర్థ విశేషం దర్శయతి, ఈయనే విశేషాలని తెలియచెప్పేవాడట రాముడే. అంటే అంతటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు రాముడు ప్రతిభ కలిగినటువంటి వాడు అని తెలుస్తూ ఉన్నది. నిత్యము ఇచ్చనైన ఇదం కాదాచిత్కమితి ఉచ్యతే. ఇది నిత్యము అని చెబుతూ ఉన్నారు. అంటే ఆయన 12 సంవత్సరాలు మళ్ళీ అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఈ 12 సంవత్సరాలలో జరిగేటటువంటి ఈ విషయాలు ఇవన్నీ, సీతాదేవి వివాహమై వచ్చిన తరువాత ఆయన మొదటి 12 సంవత్సరాల్లో ఆయన అభ్యాసాలు అంటే గురుకులాల్లో ఉండటం, ఈ తర్వాత 12 ఏళ్ళు ఈయన ప్రాక్టీస్ చేయటం, అభ్యాసం చేయటం. కనుక ఇది ఈ 12 ఏళ్ళు కూడా నిత్యము, ప్రతిరోజు కూడా ఇది జరుగుతూనే ఉండేది అని నిత్యము అని చెప్పిన దాని వలన మనకు తెలుస్తుంది అంటున్నారు. విశేషణ త్రయ అంత చకారేణ జ్ఞానశీల వయోవృద్ధై. ఇక్కడ చకారము ఒకటి ప్రయోగించారన్నమాట, వయోవృద్ధైశ్చ అని. దాని ద్వారా ఏం తెలుస్తూ ఉన్నది మనకు అంటే, జ్ఞానశీల వయోవృద్ధులు ఈ మూడు కలిగిన వారు కొందరు, అంటే జ్ఞానమున్నది, శీలమున్నది, వయస్సు ఉన్నది, అలా మూడు కలిగినటువంటి వారు కొందరు. శీల జ్ఞాన వృద్ధై, ఇక శీలము జ్ఞానము కలిగినటువంటి వారు, రెండే కలిగినటువంటి వారు కొందరు. జ్ఞాన వయోవృద్ధై, అలాగే జ్ఞానము వయస్సు రెండే కలిగిన వారు కొందరు. ఇక శీల వయోవృద్ధైశ్చ, శీలము వయస్సు అని మరొక రెండు. అంటే ఇట్లా చూస్తే ఈ వారి వారి కేటగిరీలు అన్నమాట ఇవన్నీ. అట్లాంటి వారు చాలామంది కదా, అయోధ్యలో ఉన్నటువంటి వారు, ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చేవారు కూడా కావచ్చు, కోసల దేశం మొత్తము ఇంకా కూడా వచ్చి ఉండవచ్చు ఆ కాలంలో. మరి ఇప్పుడు మనమేం చెప్పలేం కదా, వాళ్ళేమి ఇన్ని రోజులు ఇలా ప్రతిరోజు ఇలా టైం టేబుల్ అంటూ కానీ, లేదా అలా కొందరు ఇలా కొందరు అలా అంటూ కానీ, అలాంటివి మరి అట్లా మనకేమి ఈయన ఇక్కడేం సూచించలేదు. 12 సంవత్సరాలు కూడా ఇవి తెలుసుకోవటానికి వచ్చేవాళ్ళు, అందరూ వచ్చేవాళ్ళు ఆ సమయంలో. రాకుమారుని యొక్క ఈ ధనుర్విద్య అభ్యాస సమయంలో వచ్చేవారు అన్నమాట. అలా ఇలా చెబుతూ ఉండేవాడు ఇలా అనేది. దీన్ని బట్టి ఏం తెలుస్తూ ఉందయా అని అంటే, సత్సంగతిం వినా క్షణమపి నతిష్ఠతి ఇత్యర్థః. సత్సంగతి, సత్సాంగత్యము యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకున్నాం కదా. పెద్దలు అనేక మంది అనేక విధాలుగా చెప్పారు. ఈ సత్సాంగత్యము విడిచి ఆయన ఒక క్షణం కూడా ఉండేవాడు కాదు. అలా సీతాదేవితో ఉండేటటువంటి సమయము, తల్లిదండ్రులతో ఉండేటటువంటి సమయము, అలా ఇంకా రాత్రి సమయాలు ఇవన్నీ కాక మిగిలినటువంటి సమయాలలో ఆయన నిరంతరము కూడా సత్సంగముతోనే ఉండేవాడు. ఎంత గొప్ప కాలాన్ని వెళ్ళతీస్తూ ఉన్నాడో చూడండి. ఇటువంటి స్థితి రామునిది అయితే, ఈ రాముడు ఇలా ఇట్లాంటి వారికి కూడా ఆయన ఈ జ్ఞాన విషయాలని తెలియచేస్తూ ఉండేటటువంటి వాడైతే రాముడు, మరి ఆ రామునికి ఏమిటో ఏదో కల్పించేసి ఆయన దీనుడైపోయినట్టు, ఏదో ఆయనకు అసలు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఆ వశిష్ఠ మహర్షి నువ్వు తిరిగి రావయ్యా, భూప్రదక్షిణ చేయమంటే అక్కడికి శాంతి లేదంటే ఏదో యోగ వాసిష్టం చెప్పాడని చెబుతారంటే ఇక ఏమనాలండి. ఇటువంటి రాముని యొక్క వ్యక్తిత్వం అసలు ఏమైపోతుంది, ఉదాత్తత ఏమైపోతుంది, ఆ ధీరత్వం ఏమైపోతుంది. కానీ ఇలాంటి మాయావాదులు అంటారు వాళ్ళని, అంటే వారికి అసలు ఏమి పట్టవు. ఎంతసేపు వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, మొత్తమంతా ఇక ఈ మొత్తము అభూత కల్పన, అసత్యము ఈ జగత్ అన్నట్టు చెప్పేస్తారు. నువ్వు ఎవరినైనా సరే, వాళ్ళకి రాముడైనా సరే కృష్ణుడైనా సరే, అసలు అంటూ ఏమీ కనిపించదు, ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇష్టమైన కథలని కల్పించి ఇట్లా పెట్టేస్తూ ఉంటారు. దయచేసి వీటిని ఎవ్వరూ కూడా నమ్మకండి. అయితే ఆ అలవాట్లు ఉన్నవారు తప్పదు, వాళ్ళే అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మజ్ఞానం ఉన్నది కానీ ఈ పద్ధతిలో లేదు. ఇలా రాముడినో కృష్ణుడినో తక్కువ చేసి చెప్పుకోవాల్సిన పని లేదు. వాళ్ళు సాక్షాత్తు దైవమే రాముడు, దైవమే సాక్షాత్తు భగవానులు వీళ్ళు. వారి దగ్గర ఇంకా అజ్ఞానం ఏమిటి, వారికి ఏమిటి, అన్నీ కల్పనలు. వీటిని మాత్రం మనం ఎట్టి పరిస్థితులలోనూ నమ్మకూడదు అనేది మనం తెలుసుకోవాలి. ఇక ఇంక ఎటువంటి వాడు అని అంటే చెప్తూ ఉన్నారు, ఇంకా బుద్ధిమాన్, మధురాభాషి, పూర్వభాషి, ప్రియం వదహ, వీర్యవాన్న చ వీర్యేణ మహత స్వేన విస్మిత, పరాయత్త సకల వ్యాపారత్వం చెప్తూ ఉన్నారట. అంటే ఆయన ఎలా ఉండేవాడు అని అంటే, నిరంతరము కూడా పరాయత్తమే అంటే పరమాత్మ తత్వము దానికి ఆయత్తమై ఉండేవాడు అని దీని అర్థం. అంటే దాన్ని ఆయన తన యొక్క పనుల చేత కనిపింప చేస్తూ ఉండేవాడు. ఇవి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక బుద్ధిమాన్ మొదటిది. బుద్ధిమాన్ అంటే ప్రశస్త బుద్ధి, ప్రశస్తమైన బుద్ధి. ఏమిటి, కథం సర్వజన సుఖం వశేయురిచ్చేవం సర్వదా లోక సంరక్షణ చింతాపర ఇత్యర్థ. ఇక్కడ బుద్ధి అని అంటే ఆలోచించేదే. ఏమాలోచిస్తుందనంటే అందరూ సుఖంగా ఉండాలి, ఎలా ఉంటారు, కథం ఎలా ఉంటారు అనేటటువంటి దానిని సర్వదా లోక సంరక్షణ చింతాపర, ఎల్లప్పుడూ కూడా లోక సంరక్షణను గూర్చి ఆలోచిస్తూ ఉండేవాడట రాముడు. ఇది స్వార్థము లేనటువంటి త్యాగబుద్ధి అన్నమాట. లోకము ఎలా సుఖంగా ఉంటుంది అనేది ఆలోచన చేసేవాడు, అందుకని బుద్ధిమాన్ అంటూ ఉన్నారు. ఇక మధురాభాషి అంటే మధుర భాషణశీల, మధురమైనటువంటి మాటలు. ఎటువంటివి, అజ్యద్వక్తి తన్ మధురమేవ వదతి, ఏమి ఏమి చెప్తూ ఉంటే అదంతా మధురముగానే, అంటే కటువు చేదు కష్టము కలిగించేటటువంటి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు రాముడు, అందరితోనూ అలాగే మాట్లాడేవాడు. ఇంకా పూర్వభాషి, అతి నీచం ప్రత్యపి స్వయమేవ పూర్వం భాషమాణ ఇత్యర్థ. వాడు ఎటువంటి వాడైనా సరే, వాడు ఎంత తక్కువ వాడైనా, నీచ శబ్దం ఇక్కడ ఏంటంటే తక్కువ అని, సంస్కృతంలో నీచము అని అంటే తక్కువ, ఉచ్చైహి అంటే ఎక్కువ అని అర్థం. ఇక్కడ అతి నీచుడు అని అంటే ఎంత తక్కువ వాడైనా సరే అతడిని ఈయనే ముందుగా పలకరించేవాడట, పూర్వభాషి ముందుగా పలకరించేవాడు. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే మనకు దండం పెడతారా లేదా, అసలు వాళ్లే పలకరించాలి మనకేం పని, మనం అసలు ఎదుటి మనుషులతో ఎందుకు మాట్లాడాలి, వాడిని ఎందుకు ప్రమోట్ చేయాలి. ఈ కాలంలో వ్యక్తిత్వ వికాసాలు చాలా వచ్చినాయి ఇలాంటివి, ఎందరో ఉన్నారు ఇలాంటి వారు. మనం ఎందుకు అసలు మాట్లాడాలి, మనం ఎందుకు కమిట్ అవ్వాలి, మనం ఎందుకు ముందుగా, ఇట్లాంటి ఆలోచనలలో చాలామంది ఉన్నారు. ఇది గొప్ప అనుకుంటూ ఉన్నారు, కానీ రాముడు అలాంటి వాడు కాదు అని చెప్తూ ఉన్నారు. ఎటువంటి వాడినైనా సరే ఆయనే పలకరించేవాడు. ప్రియం వదహ, ప్రియవాక్ వచనశీల, ప్రియమైనటువంటి మాటలు మాట్లాడేవాడు. ఈ అంటే ఇష్టమైనటువంటివి, వారికి ఇష్టమైనటువంటివి. మధురమంటే తాను ఏది మాట్లాడినా అది మధురమే. ప్రియవశే వదహ, ప్రియమైనటువంటివి అంటే ఎదుట వారికి ఇష్టమైనటువంటివే మాటలు మాట్లాడేవాడు, కష్టమైనటువంటి మాట్లాడేవాడు కాదు. శత్రు విషయే అపి ప్రియవచన శీల, శత్రువుల విషయములో కూడా ప్రియముగానే మాట్లాడేవాడు అని, అంటే కష్టము కలిగించేటట్లుగా మాట్లాడేవాడు కాదు అంటూ ఉన్నారు. ఇక వీర్యవాన్, ఇక వీర్యవంతుడు అంటే ఆశ్రిత విరోధి నిరసన క్షమ. ఆశ్రిత విరోధులు అంటే తనని ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో, తనని రక్షణ కోరుతూ ఉంటారో, అలాంటి వారి విరోధులను పోగొడతాడు, తన విరోధులు కాదు. దానికి సమర్థుడు కూడా, మనం ఏదైనా ఒక ఆయనకు చెప్పుకుంటే, ఎవరైనా కష్టపడుతున్నారు అని చెప్పుకుంటే అది సత్యమే అయితే వారి విరోధుల్ని ఈయన నిరసించగలిగినటువంటి సమర్థుడు అన్నమాట, అసమర్థుడు కాదు. వాడా అమ్మో వాడైతే మనం ఏం చేయలేమండి అంటుంటారు కొందరు, అలా ఏమాత్రము అననివాడు రాముడు, సమర్థుడు రాముడు. పూర్వం వీర్యవానితి అవికృతత్వముక్తమితి నా పునరుక్తి. ఇక ఇదివరకు ఒకసారి చెప్పారు వీర్యవాన్నని, అంటే కొన్ని ఇదివరకు చెప్పినవే మళ్ళీ చెప్తూ ఉన్నా ఇక్కడ పునరుక్తి లేదంటూ ఉన్నారు. అక్కడేం చెప్పారంటే అవికృతత్వము చెప్పారట, అంటే వికారము లేనివాడు అని. అక్కడ చెప్పినటువంటిది వికారము లేనివాడు వీర్యవంతుడు అని. ఇక్కడ ఆశ్రిత విరోధి నిరసన క్షమ ఎందుకనండి? మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటనంటే, అది మొదలు ఆయన యొక్క సహజమైనటువంటి తన లోపల ఉన్నటువంటిది అది. ఇదేమో బయట వారితో వచ్చేటటువంటిది, బయట వ్యక్తుల యొక్క విరోధుల్ని నిరసించేటటువంటిది, కొంచెం తేడా. మహతా స్వేన వీర్యేణ, ఇక వీర్యేణ మహతా స్వేన విస్మిత అంటూ ఉన్నారు. అంటే స్వేన వీర్యేణ నవిస్మిత ఆశ్రిత సకల విరోధి నిరసనే కృతేపి నాతి స్వస్థమనా యయౌ ఇత్యుక్తరీత్యా కిం కృతం మయా ఇత్యపర్యాప్త ఏవ స్థిత. అంటే ఇక్కడ నవిస్మితుడు స్వేన విస్మిత, అంటే విస్మితము అనేది ఒక విధంగా చెప్పాలనంటే గర్వము అంటారు. గర్వశాత్ విస్మయో మద ఇది అని నిఘంటువు చెప్తూ ఉంది. అంటే గర్వము, ఏమి గర్వము అనంటే ఈయనకి లేనిది గర్వం లేదు. కిం వారి యొక్క కష్టాలను పోగొట్టి కూడా ఎంత శ్రమైన వచ్చి వారి విరోధులను నశింపచేసి అయ్యా మమ్మల్ని తమరు కాపాడంటే ఏం చేశాను నేను, కిం కృతం అయా ఇది, నేనేం చేశానయ్యా, ఏదో స్వల్పమైనటువంటిది, ఏం పెద్దగా నేనేమి ఇంకా చేయలేదు, మీకు కావలసింది ఇంకా చాలా చేయవలసి ఉన్నది అంటాడట. అంటే ఇది అహంకారము గర్వము లేదు అన్నమాట. మరొకళ్ళు అయితే ఏమంటారంటే నేను లేకపోతే అసలు నీకు బతికే లేదు అంటుంటారు. ఇప్పుడు అడుగడుగునా ఇదే ప్రతి వ్యక్తి కూడా ఒకరితో ఒకరు అనుకునేది ఏంటంటే నేను లేకపోతే నీ బ్రతికెక్కడది అని ప్రతివారు అంటూనే ఉంటారు. భర్త అంటాడు నేను లేకపోతే భార్యతో నీ బతికేదని, భార్య అంటుంటుంది భర్తతో, పిల్లలు అంటారు పిల్లలతో, పెద్దలు అంటారు, అలాగే వారితో వీరు వీరితో వారు అందరూ కూడా ఈ మాట అనేవాళ్ళే, నేను లేకపోతే నువ్వేం చేస్తావు, నీ గతి ఏమిటి, అసలు నీ బ్రతికేంటి, నీకు ఇంత ఉపయోగం చేశావు, అంత చేశావు, అప్పుడు చేశావు, ఇప్పుడు చేశావు, ఇది లేదు సుమా రాముని యందు. కనుక ఇలాంటి గుణాలని మనము కొంతైనా అలవాటు చేసుకోవటము, నేర్చుకోవటము, ఆచరణలోకి తెచ్చుకోవటము చెయ్యాలి. ఒకవేళ అలా చేయలేకపోతే కనీసం ఈ గుణములు కలవాడు రాముడు అని అంటే ఇవన్నీ నిజమేనా అనేటటువంటి అసూయను కూడా లేకుండా చేసుకున్నా మంచిదే, అది అసలు అన్నిటికంటే గొప్పది. కనీసం అదైనా సరే ఆశ్రయించినట్లయితే, అసూయ రహితముగా అనసూయులై ఉంటే మంచిని పొందుతారు, ముందు ముందు ఇంకా అనేక రకాలైనటువంటి మేళ్ళు జరగటానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఒక శ్లోకం తెలుసుకున్నాం, కొంచెము వివరంగానే అనుకుంటున్నాను, ఇంకా ఉంటుంది చాలా, ఎంత చెప్పినా తరగనటువంటి ఇది రామాయణం అనేటటువంటిది ఏ ఒక్కరి యొక్క బుద్ధికి కూడా ఇమిడేది కాదు. రాముడు అటువంటి వాడు, వాల్మీకి రచన కూడా అటువంటిదే, రెండు అంత గొప్పవి అన్నమాట. ప్రతిపాదింపబడిన రాముడు అంత గొప్పవాడో, అలాగే రామాయణ గ్రంథము అంత గొప్పది వాల్మీకి అంతటి వాడు. మరి ఆయన ఏమో మనకి ఆప్త తముడు, ఆ విషయము రామాయణము, రాముని కథ, సీతమ్మ కథ, అలా పాత్ర రాముడు, ఆయన ఎంతో గొప్పవాడు అన్నమాట. ఇలా మూడు కూడా కలిసినటువంటిది రామాయణము, అంత గొప్పదాన్ని మనం తెలుసుకుంటూ, నిదానంగానే తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.